Book 2 53 53 المحلات دكانالو نبحث عن محل أدوات رياضية మేము ఆట వస్తువులు అమ్మే ఒక దుకాణం కొరకు వెతుకుతున్నాము. నబ్హస్ అన్ మల్హమ. మేము ఒక మాంసం కొట్టు కోసం వెతుకుతున్నాము. నబ్హస్ అన్ సైదలియ. మేము ఒక మందుల కొట్టు కోసం వెతుకుతున్నాము. నూరీద్ అన్ నష్టరి కురత్ కదమ్. మేము ఒక ఫుట్బాల్ కొందామని అనుకుంటున్నాము. నూరీద్ అన్ నష్టరి మర్తదిల్ల సలామి. మేము సలామే కొందామని అనుకుంటున్నాము. నూరీద్ అన్ నష్టరి అద్వియ. మేము మందుల్ని కొందామని అనుకుంటున్నాము. నబ్హస్ అన్ మహల్ అదవాత్ రియాదియ లినష్టరి కురత్ కదమ్. ఫుట్బాల్ కొనటకు నాకు ఆట వస్తువుల దుకాణానికి వెళ్లాలని ఉంది. నబ్హస్ అన్ మల్హమ లినష్టరి మర్తదిల్ల సలామి. మేము సలామే కొనడానికి ఒక మాంసం కొట్టు కోసం వెతుకుతున్నాము. నబ్హస్ అన్ సైదలియ లినష్టరి అద్వియ. మేము మందులు కొనడానికి ఒక మందుల కొట్టు కోసం వెతుకుతున్నాము. ابحث عن محل مجوهرات. నేను ఒక నగల వర్తకుడికై వెతుకుతున్నాను. ابحث عن استوديو تصوير. నేను ఫోటోలకు కావాల్సిన పరికరాలు అమ్మే దుకాణం కొరకు వెతుకుతున్నాను. ابحث عن محل حلويات. నేను ఒక కన్ఫెక్షనరీ దుకాణం కొరకు చూస్తున్నాను. أريد تحديدا أن أشتري خاتم. నిజం చెప్పాలంటే నేను ఒక ఉంగరం కొనాలనుకుంటున్నాను. أريد تحديدا أن أشتري فيلم. నిజం చెప్పాలంటే నేను ఒక ఫిల్మ్ రోల్ కొనాలని అనుకుంటున్నాను. أريد تحديدا أن أشتري تورتة. నిజం చెప్పాలంటే నేను ఒక కేక్ ని కొనాలనుకుంటున్నాను. ابحث عن محل مجوهرات لاشتري خاتم. నేను ఒక రింగ్ కొనాలని ఒక నగల వర్తకుడికై వెతుకుతున్నాను. ابحث عن استوديو تصوير لاشتري فيلم. నేను ఒక ఫిల్మ్ రోల్ కొనాలని ఒక ఫోటో దుకాణం కొరకు వెతుకుతున్నాను. ابحث عن محل حلويات لاشتري تورتة. నేను ఒక కేక్ కొనడానికి ఒక కన్ఫెక్షనరీ కోసం వెతుకుతున్నాను.